అన్వహమాసాం విద్వనాన్యన్వోషధీరన్ పర్వతాసః అన్వీంద్రకుం రోదసీ వావశానే అన్వాపో అజిహతజాయమానం అనుతేతాయ మహయింద్రియాయ సత్రాతే విశ్వమనవృత్తిహత్యే అన్నక్షత్రమనసోగిత్రేంద్రదేవేభిరణుతే నిషహ్యే ఇంద్రాణీ మాసు నారుషు సుపత్తి మహమశ్రవం నహ్యశ్యాపరం జనసమరదేపతి నాహమింద్రాణిరారణసఖ్యుషాకపేరితే యేదమప్యగం హవి ప్రియం దేవేషు గచ్చతి యో జాత ప్రథమో మనస్వాన్ దేవో దేవాన్ క్రతునా పర్యభూషత్ యుష్మాద్రోదశీ అభ్యసేతాన్ నృమ్ణస్య మన్నాసజనాథీంద్ర పాతే మహీంద్రోద్యుగ్రసమన్యమోయత్సమరంద్రసేనా పతాది విద్యం నర్యస్య బాహువోన్మాతే మనో విష్పద్రిగద్విచారీ మానోమద్భీరాభరాద్భితన్న ప్రదాశుషే దాతవే భూయత్తే నవ్యే దేష్ణే షస్తే అస్మింత ముఖ్యే ప్రభ్రవామ భయమింద్రస్తువంత ఆగో పరమాగిరే తత్పరిష్టా విద్వాహిత్వాసుపతిం వసూనా ఇంద్రయత్తే మాహినంతర్ద్రమస్తమభ్యంతర్ధర్యస్వప్రయంభి రాతారకం హవామహ ఇంద్రమాహవిషాభయం ఉభాహి హస్తావసునా వృణస్వా ప్రయచ్చ దక్షిణాదోదసవ్యాత్ ప్రదాత వజ్రీవృషభస్తు రాజాక్షుష్మీ రాజా వృత్రహాసోమపావా అస్మిన్ యజ్ఞే బలిహిష్యానిషద్యాథాభవయమానాయ సంయో ఇంద్రసూత్రమాస్వభాగం అవోభిస్వృడేకో భవత్ విశ్వవేదా బాధతాన్వేషోభయంతృణోదు సువీర్యస్య పతయస్యామ తస్య వయగుం సుమతో యజ్ఞయస్యాపి భద్రేసౌ మనసే శ్యామ స్వసూత్రమాస్వభాగం ఇంద్రో అస్మే ఆరాచ్యద్వేషస్తనతుర్యయోతు రేవతేర్నస్తమాయింద్రే సంతు వివాజా క్షుమంతోయాభిర్మదేవ రోష్స్మై పురో రథమింద్రాయ శోషమర్చత అభీకేచిలోకృత్సంగే సమత్సవృత్త అస్మాకం బోధిచోదితానభంతామన్యకేషా జాకా అధిధన్వసు ఓం అనుమతే పురోడాశమష్టాకపాలం నిర్వపతి ధేనుర్దక్షిణాయ ప్రత్యంతశ్రమ్యాయ అవచీయంతే తన్నైరుతమేకపాలం కృష్ణం వాస కృష్ణదోషం దక్షిణావేహి స్వాహుతింజుషాణేషతే భాగో భూత హవిష్మద్యతి ముంచే మమగం మదస్వాహా నమోదం చకారాదిత్యం చరం నిర్వపతి పురో దక్షిణాజ్ఞావేష్ణవమేకాదశ కపాలం వామనోమయీ దక్షిణాగ్నే భోమీయమేకాదశకపాలకం హిరణ్యం దక్షిణ ఇంద్రమేకాదశకపాలమయీ దక్షిణాగ్నేయమష్టాకపాలమయీంద్రం దక్షిణభోమయీ దక్షిణైంద్రాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం చలం ప్రథమజో వత్సో దక్షిణా సౌమ్యగ్యశ్యామాగం చలం వాసో దక్షిణా సరస్వతే చరగం సరస్వతే చలం విశనౌకా దక్షిణా ఆగ్నేయమట్టాకపాలం నిర్వపతి సౌమ్యం చరుకం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరం పౌష్ణం చరం మారుతకం సప్తకపాలం వైశ్వదేవీ మామిక్షాంజావా పృథివ్యమేకపాలం ఐంద్రాజమేకాదశకపాలం మారుతే వామిక్షాం వారుణే వామిక్షాం కాయమేకపాలం ప్రజాస్యానే హవామహే మరుతో యజ్ఞవాహతకరంభేణ సజోషసః మోషోణ ఇంద్రపృత్సు దేవాస్తుష్మతే సుష్మిన్న మయా మహేక్యస్య మేషుషో యవ్యా అవిష్పదో మరుతో వందదేగీ యద్రామేయతరన్యేయత్సభాయాయ్యదింద్రియే యోద్రేయదర్యేణమాయం యదే కస్యాధర్మణి కస్యా వయజనమ స్వాహ అక్రంకర్మ కర్మగత సహ వాచామయో భువా దేవేభ్యః కర్మ కృత్వా స్తం ప్రేతసుదానవః అగ్నయేణీకవతే పురోణాగమట్టాగపాలం నిర్వపతి సాగకం సూర్యేణ్యగా మరుద్భ్యః సాంతపరేభ్యో మధ్యంతినేచరం మరుద్భ్యో గృహమేధిభ్యః సర్వాసాం యుద్ధే సాయంచరం పూర్ణాదర్విపరాపదసుపూర్ణా పునరాపద వర్ష్ణే పవిత్రీనావహాయిషమూర్జగుంశదక్రతో దేహి మే దామి నిమేధేని దే నిహారమిన్నిమే హరా నిహారం నిహరామి మరుద్భ్యక్ేభ్య పురోడాజకం సప్తకపాలం నిర్వపతి సాగకం దౌర్యేణ్యతాగపాలం నిర్వపతి సౌమ్యంచరగం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరం పౌష్టం చరుమయీం రాష్ట్రమేకాదశకపాలమైంద్రం చరం వైశ్వకర్మణమేకపాలం సోమాయ పితృమతే పరోడాశకం షట్కపాలం నిర్వపతి పితృభ్యో పరిగిషద్భ్యో ధానా పితృభ్యోగ్నిష్వాత్తేభ్యోభిమాన్యాయే దుగ్ధే మంసమే దత్తే తృగే దత్వా మన్వే దత్తే పితామహ ప్రపితామహగే దత్వా మన్వత్ర పితరోయసా భాగం మందద్భగం సుషందృశం ద్వా వయం మఘమన్మంది శ్రీమహీ ప్రణోనం పూర్ణవంధురస్తుతో యా దివశాకుం మనో రోజాన్విందే హరి అక్షన్నమీ మదంతఃవ ప్రియాధూషద అస్తోషదస్వభాన భోవి ప్రాణవిష్టయామీ రోజాన్విందే హరి అక్షన్ పితరో మే మదంత పితరోతి త్రిపంత పితరో మే వృజంత పితర హరేత పితర సౌమ్యాగంభీరే పతిభిః పూర్వ్యై అథా విదేం విదత్రాగం అపీతయమేనేతమాదం వదంతి మనోన్వాహువామహే ఆరాగం శ్రేణ స్తోమేన పితృణాంచమన్మభిః ఆనవేదమునఃపునఃక్రత్వే దక్షాయ జీవసే యోక్తూర్యం దృశే పునన్న పితరో మనోదృదైర్యోజనః జీవం రాతకం సచేమహే ఇదంతరిక్షం పృథివే ముదద్యాన్మాతరం పితరం వాజిహిగం శివా అర్జర్మాదస్మాదేన భోగాదివత్య ప్రమంచాయాని చర్మకరోమామేన సంపూర్ణమేకపాదాన్నిర్వత్యేకమతిరిక్షావంతో వృత్యాభ్యక్రమకరం పశూనాగం శర్మాధిగర్మయమానస్ శర్మ మే యక్షైక రుద్రో నద్వితీయాగతస్థాస్తే రుద్రపశుషస్వైషదే రుద్రభాగస్సహస్రశ్రాంబికయా సంజుషస్ భేషజంధేష్ాయ పురుషాయ భేషజమసో అస్మభ్యం భేషజగం సు భేషజం యథా సతి సుఖం మేధాయ మేష్యా అవాంబరుద్రమతి వహ్యవ దేవంత్యంబకం యథాశ్రేయశక్కరద్యథానవస్యశక్కరద్యథానప్పశుమదక్కరద్యథానవ్యవసాయమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృధాయ ఏషదే రుద్రభాగస్థం జుషస్వతేన పరోమోషమతో జీక్ష్యవతన్ వాపినాయస్తృప్తివాసా ఐంద్రాగ్రం ద్వాదశకపాలం వైశ్వదేవం చరమింద్రాయ సునాధీరాయ పురోటాశం ద్వాదశకపాలం వాయవ్యం పయః సౌర్యమేకపాలం ద్వాదశకపగుందేరం దక్షిణాగ్నేయమష్టాగపాలం నిర్వపతి రౌద్రంగావీసుకం చరుమైంద్రం దశి వారుణం యమభయం చరం మహిణే ధేనం దక్షిణాయే దేవా పురస్సరోగ్నేత్రా సదత్త మిత్రునేత్రా ఉత్తర సర్వరుణనేత్రా ఉపరిషత్నేత్రాక్షోహణ పాంగుతేనోమస్తేభ్యోనమస్తేభ్యస్వాహాతమోషంరక్షందగం రక్షమాగం రక్షోభిసందహ్యగ్నయక్షోగ్నేవాహాయమాయమిత్రే వరుణాయ బృహస్పతయే బృహస్పతే రక్షోగ్నే స్వాహా భక్తిభాగీరథోద దక్షిణాదేవ్యాసమిత ప్రసవే బాహుభ్యాగం రక్షసో వదంజుహోమి హతగం రక్షో వధిష్మరక్షో యద్వస్తే తద్దక్షిణా ధాత్రే పురోడాశన్వాదశకపాలం గర్వపత్యనుమత్తే చరుగం రాకాయే చరుగం శినీ బాల్యే చరం కుక్మై చరం విశునౌగావో దక్షిణాజ్ఞావైష్ణవమేకాదశకపాలం నిర్వపత్యేంద్రావైష్ణవమేకాదశకపాలం వైష్ణవంత్రికపాలం వామనోమహే దక్షిణాగ్నే సోమీయమేకాదశకపాలం నిర్వపదేంద్రా సోమీయమేకాదశకపాలకం సౌమ్యం చరం దక్షిణా సోమా పౌష్టం జలం నిర్వపత్యేంద్రా పౌష్టం జలం పౌష్టం జలగ్నశ్యామో దక్షిణా వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపతి హిరణ్యం దక్షిణా వారుణం యమయం చరుమశ్వో దక్షిణా బాహస్పత్యం చరం నిర్వపతి బ్రహ్మణో గృహేది వృత్తో దక్షిణైంద్రమేకాదశకపాలకరాజన్యస్ గృహర్ణభో దక్షిణాదిత్యం జలం మహిష్యే గృహే ధేనుర్దక్షిణాయుం జలం పరిభృత్యే గృహే కృష్ణానాకరభిన్నం కృష్ణా కూటా దక్షిణాగ్నేయమత్తాకపాలకం సేనాన్యో గృహే హిరణ్యం దక్షిణా వారుణం దశకపాలకం సూతస్య గృహే దక్షిణా మారుతం సప్తకపాలం గ్రామణ్యో గృహే ప్రత్యక్షిణా దారిత్రం ద్వాదశకపాలం శత్రుగ్రహస్తో దక్షిణా శిరంధికపాలకం సంగ్రహేతుర్దిహేతవాచ్యో దక్షిణా పౌత్రం చరంభాగధురస్య గృహే శ్యామో దక్షిణా రౌద్రంగామేధురం చరమక్షాపాపస్య గృహే దక్షిణేంద్రాయసుత్రామ్నే పురోరాజమేకాదశ దశకపాలం ప్రతి నిర్వపతేంద్రాయాగం హోమచేయం నో రాజా వృత్రహారాజా భూత్వా వృత్రం బ్యాన్మయేంద్రావారం భవతి శ్వేతాయే శ్వేతవత్సారే దుగ్ధే స్వయం మూర్తే స్వయం అధిరాజాశ్వత్వాత్రేతు సక్తౌ స్వయమ పన్నాయే శాఖాయే కర్ణాగశ్చ కర్ణాగశ్చ తన్నుదాన విజాద్య కర్ణా కర్ణాస్వాజ్య మైత్ర స్వయం కృతాయర్భవతి స్వయం దినం బలి స్వయం కృతయుద్ధస్వ శ్వేత శ్వేతవత్సా దక్షిణా అగ్నే గృహపదే పురోడాచమష్టాకపాలం నిర్వపతి కృష్ణానాం విలీనాగం సోమాయవనత్పదలే శ్యావాగం చదగం సవిత్రే ప్రసవాయ పురోడాచం ద్వాదశకపాలమాశూనాం విలీనాగం రుద్రాయ పశుపదలే కావే ధృతం చరం బృహస్పదలే వారం చరమింద్రాయ జ్యేష్ఠాయ పురోడాచమేకాదశకపాలం మహావ్రీహీనాం య సత్యాం జలం వరుణాయ ధర్మపదయమయం జలగం సవితా ప్రథమానాగం సుపదాగర్ఘపదే నాగం సోభవనస్పదీ నాగం రుద్రపశూనాం బృహస్పదర్వాజామింద్రా జ్యేష్ఠానా సత్యానాం వరుణ ధర్మపదీనాం ఏ దేవాదేవ సువత్సత ఇమమాముష్యాయ నమనమిత్రాయ సువధ్వం మహతయ మహతాధిపత్యాయ మహతే జానరాజ్యాయేతమో భరతారాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగం రాజా ప్రజత్యన్నామ రాజ్యమధాయస్వాంతనుగం వరుణోదిశ్యక్షిత్రస్య ప్రత్యా భూమామన్మహి మహతరుదస్య నామ సర్వే రాజా వరుణస్య భూవన్యమేత్రయ వేదరాజిమతాధీయోషదంతయజ్ఞయా విష్ణాక్రమాదివిష్ణాక్రాంతమతివిష్ణాక్రాంతమసి అర్థేతస్థాపాంబిర్మిషతే నోదిమిర్యవచ్చదర్థూర్యవచ్చదర్థమాందాశ్రవాదాస్తశక్పరేశ్వరీశ్వరుదక్షజనగుదస్థాజ్ఞేస్తేజస్థాపామోషధీరాగుమృతస్థాపో దేవేర్మధుమతేరగన్నోర్జస్వదీరాజసూయాలచితానా యాభిర్మిత్రరుణామభ్యగంజనయాభిరింగమనగణ్యరాదే రాష్ట్రదాస్త రాష్ట్రం దత్త స్వాహ రాష్ట్రదాస్త రాష్ట్రమోష్మై దత్త దేవేరావసంమధుమదేర్మధుమదేభిసృజ్యర్థమహివర్చః క్షత్రియాయ వన్వానానాధృష్టాశీలతోర్జస్వదేర్మహివర్చః క్షత్రియాయ దధతేరణిభృష్టమతిపాదాబంధస్థభోజా సోమస్య ధాత్రమది శుక్రావః శుక్రేణోర్మునామి చంద్రాశ్చంద్రేణామృతా అమృతేన స్వాహ రాజసూయాయజితానాః అథమాయుమ్నేరోగేతానభృతాశుభోవసానక్రే వరుణస్తమపాగుంశిషమాతృతమాసంద క్షత్రస్యోల్పమతి క్షత్రస్యోనిరస్యావిన్నర్ఘిరావతిరావిన్న ఇంద్రో వృద్ధశ్రవా ఆవిన్న పూషా విశ్వవేద ఆవిన్నో మిత్రావరుణావృతావృధావామిన్నేద్యావా పృథివీ ఘతవ్రతే ఆవిన్నా దేవిరిగర్విశ్వరూప్యావిన్నోయమతావాముష్యాయనోస్యాం విశ్వస్మిన్ రాష్ట్రే మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే రాజ్యాయ భవతారాజాస్మాకం బ్రాహ్మణానాగం రాజేంద్రస్య వజ్రాధిమాత్రభ్యస్తజాయం వృత్రం వద్యాశత్రుపాదనాథపాదమా ప్రత్యంజం పాదమాజలియం చ మన్వంజం మా పాదవిభ్యోమా పాద విశ్వాభ్యోమానాక్ష్రాభ్య పాదహిరణ్యవర్ణాగుడతాం విరోగేయస్థోనాముచిరోహదం వరుణమిత్రగర్దం సమిధమాజిష్టగాయత్రే త్వాచందసామవదత్రివత్ సోమోర్ధం గణగం సామాజర్దేవత బ్రహ్మద్రవిణముగ్రామాదిష్టద్రష్టప్వాచందసామవదు పంచదశస్తోమోభిలక్సామేంద్ర దేవత క్షత్రం ద్వయం వ్యాజమాతిష్ట జగతే త్వాచందసామవదు సప్తదశస్తోమో మై రూపకం సామవదుతో దేవతాభిద్రవిణముదీమాతిష్టానుష్టప్వాచందసామవత్యేక విగుంసస్తోమో మై రాజగం సామమిత్రావరుణ దేవతావనంద్రవిణమూర్ధ్వమాతిష్ట పంక్తి స్వాచందసామవదు ప్రణవత్రయ త్రిగుంసో స్తోమోషాత్వరైవతే కామనే బృహస్పతిర్దేవతావచ్చోర్ద్రవిణమేతం చాన్యాదం చైతాదం చ ప్రతిదం చ మితశ్చ సంమితశ్చ తభరాః శుక్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చోతిశ్చజ్యోతిష్మాగిష్టసత్యస్తవాస్తాత్యగుంహాః అగ్నే స్వాహ సోమాయ స్వాహ సమిత్రే స్వాహ సరస్వత్యే స్వాహ భూష్ణే స్వాహ బృహస్పతయే స్వాహేంద్రాయ స్వాహ ఘోషాయ స్వాహ శ్లోకాయ స్వాహ పుంసాయ స్వాహ భగాయ స్వాహ క్షేత్రస్య పదకే స్వాహ పృథివ్యే స్వాహ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రమదే స్వాహ నక్షత్రేభ్య స్వాహాభ్యస్వాహేభ్య స్వాహ వనపదిర్భ్య స్వాహరాధరేభ్య స్వాహ పరిప్రవేభ్య స్వాహ పరిధృపేభ్య స్వాహ సోమస్భూయాధముదమతిమృత్యోన్మాహిద్యోన్మా బాహ్యవేష్టాదంతశోకానిరత్తన్నముఖే శిర సోమో రాజావరుణో దేవాధర్మసుమష్టయే తే పాచకం సువంతాన్ తే ప్రాణగం సువంతాన్ తే చక్షుస్సువంతాన్ తే శ్రోత్రగం సువంతాగం సోమస్యత్వాద్యుమ్నేనాభిరించాం యజ్ఞేస్తేజసా సూర్యస్య వర్తతేంద్రస్యేంద్రియేణ మిత్రావరుణయో వీర్యేణ మరుతామోజసః క్షత్రాణాం క్షత్రపటిరస్యపి దివస్పారి సమావృత్రం న జరాగుది వీరయం బుద్ధియమన సంచరం దేస్తా పర్వతస్య విషభస్య పృష్ఠే నావశ్చరంతి స్వసితిర్యానాః రుద్రయత్తే క్రయేపరం నామ తస్మై హుతమతి యమేస్తమతి ప్రజాపతేన త్వజేదాన్యన్యా విశ్వాజాతాని పరితాపభూవ యత్కామాస్తే శుభమస్తన్నో అస్తు భయజ్ఞ శ్యామపయోరీనా ఇంద్రస్య వజ్రో దివాత్రజ్ఞత్వజాయం వృత్రం మధ్యాన్ మిత్రావర్ణయోస్తా ప్రశాస్త్రా ప్రజాయనజ్ఞయజ్ఞస్తయోగేన విష్ణాక్రమాదివిష్ణాక్రాంతమధివిష్ణాద్విక్రాంతమధి మరుతామృతేఘమాప్తం మనస్తమహమింద్రేణ వీర్యేణ పశూనాం మన్యర్భూయాన్నమో మాత్రే పృథివ్యై మాహం మాతరం పృథివేయం పృథివేయుంజేయరస్యాయురస్యాయుం మేధేర్ధ్యోర్జం మేధేహియుంగివర్చోమయిధే స్వాహేంద్రస్య బలాయ స్వాహా మరుతామోదే స్వాహా హుంసస్సుజిదద్వసురంతరిక్షలద్భోతా వేదిషదతి శర్దురో నశతే ృహద్వరగదృతస్యోపదబ్జా గోచారి సజాద్రిజారితం బృహత్ మిత్రోదివర్ణోసితమహం విశ్వేర్దేలైః క్షత్రస్యనాభిరతి క్షత్రస్యయోరతిర్స్యో నామాసీద సుతదామాసీద మాత్వాహిగుంసేన్మాహిగుంసేన్ద్రిడసాదధృతవ్రతో వరుణః పశ్చాత్స్వాధాంభ్రాజాయ దుఃఖ బ్రహ్మా సగంరాజన్ బ్రహ్మాది సవితాసి సత్య సహో బ్రహ్మా సగంరాజన్ బ్రహ్మాదేంద్రాది సత్యౌజా బ్రహ్మా సగంరాజన్ బ్రహ్మాది మిత్రాది శిశేభో బ్రహ్మా సగుంరాజన్ బ్రహ్మాధివరుణోసి సత్యధర్మేంద్రస్య వజ్రోధివాత్రజ్ఞత్తేన మేరధ్యలిశోం రాజా భూసుమంగళ సత్యరాజా స్వాహాగ్నేయమష్టాకపాలం నిర్వపతి హిరణ్యం దక్షిణాదారస్పదం చరం వత్సరే దక్షిణాదావిత్రం ద్వారుజగపాలమబద్ధస్తో దక్షిణా పౌష్ణం చరుద్రశ్యామో దక్షిణాభారగపద్యం చరుగుంసిరి వృష్టో దక్షిణైంద్రమేకాదశగపాలమఠభో దక్షిణాభారణం దశగపాలం మహానిరస్తో దక్షిణా సౌమ్యం చరం భద్రుర్దక్షిణ బాష్పమట్టాకపాలకం శుంఠో దక్షిణా వైష్ణవంత్రికపాలం వా మనో దక్షిణా సర్జోదేక్షయంతి సద్య సోమం క్రీణంతి పుండరి శ్రుతాం ప్రయచ్చతి దశభిర్వత్సరే సోమం క్రీణాది సర్వేయో భవతి శతం బ్రాహ్మణా పిబంతి సప్తదశగ్ర స్తోత్రం భవతి ప్రాకాశావద్ధర్యవే దదాది స్మృతముగ్రాత్రే రుక్మకం హోత్రే సంవృత్తోద ప్రతిహత్రభ్యాం ద్వాదశ పష్ఠౌ హే బ్రహ్మణే వశామేత్రావరుణాయ గ్రహం ేవాదశీరేత్రోగ్రభ్యాచూర్యవాజిదమచ్చాకాయాద్వాహమగ్నేభాగవోహోదావతి శ్రాయంతేయం బ్రహ్మధామం భవతి వారవందేయమగ్ని స్తోమ సోమగం సారస్వతీరవో గృహ్ణాది ఆగ్నేయమట్టాకపాలం నిర్వపతి హిరణ్యం దక్షిణ ఇంద్రమేకాదశకపాలమఠభో దక్షిణా వైశ్వదేవం జలం విషంగే పఠౌ హే దక్షిణా మహేత్రావరుణే వామిక్షాం వసా దక్షిణా భాగస్పత్యం జలగం పృష్టో దక్షిణాదిత్యాం మధురాం గర్భిణే మానభతే మాధృతేం వృష్ణిం పృష్ఠౌ హే వస్తుభ్యాం ఓర్ణే పురోణాశం ద్వాదశకపాలం నిర్వపతి సత్యవాచ జలగుంధమిత్రే సత్య ప్రథమాయ పురోడాశం ద్వాదశకపాలం తిథంబగం దుష్కృద్దక్షిణా ఆగ్నేయమష్టాకపాలం నిర్మపతి సౌమ్యం జలగుంధమిత్రం ద్వాదశకపాలం బార్హస్పత్యం జలం ద్వాష్టమష్టాకపాలం వైశ్వాలం ద్వాదశకపాలం దక్షిణారథవాహన బాహో దక్షిణాధారస్పదం జలం నిర్మపతి పౌష్ణం జలం మైత్రం జలం వారుణం జలం క్షేత్రవత్యం జలమాదిత్యం జలముత్తరారథవాహన బాహో దక్షిణా స్వాదేవ్రామృతమృతేన సజామిలగం సోమేన సోమాభ్యాం పచ్చస్వ సరస్వతేంద్రాయ సూత్రాన్నే పచ్చస్వ పునాదు పరిశ్రుతం సోమగం సౌర్యస్య దుహిత స్వతనా బాయపోత పవిత్రేణ ప్రత్యం సోమాతిద్రుత ఇంద్రశ్చాఖా కుమిదంగజమంతోజమంత్యథాన్ పూర్వం వియూజ విషేషాంకృత భోజనాయే పరిషో నమో వ్యక్తిం నగ్మో ఆశ్వినం ధూమ్రమాలభతే జాలస్పదం మేషమైంద్రమృషమైంద్రమేకాదశకపాలం నిర్వపజితాదిత్యం ద్వాదశకపాలం వాగ్నం దశకపాలకం సోమ ప్రతీకాస్త్రిశరస్త్రప్రదవణపాదక్షిణా అగ్నావిష్ణోపహితద్వాం మహిత్వం వీతం ఘృతస్య గుహ్యాని నామ ధమే తమే సత్తరత్రాదధానా ప్రతివాన్ జిహ్వాధృతమాచరణ్యే అగ్నావిష్ణోమహిధామ ప్రియం వాం వీతో ఘృతస్య గుహ్యాజుషాణా దమే దమే దుష్పతేర్వావృధానా ప్రతివాన్ జిహ్వాధృతముచ్చరణ్యే ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్యవతో ఆనో దివో బృహత పర్వదాతా సరస్వతీ జతాదంతు యజ్ఞం అవన్ దేవీ జుషాణాఘృతాదీ షగ్మా నో వాజముషతీ శృణోతు బృహస్పతే జుషస్వనో హవ్యాది విశ్వదేవ్యా రాస్వరత్రాని దాశుషే దేవా విత్రే విశ్వదేవాయ వృష్ణే యజ్ఞేర్విధే మనవసా హవిర్భిః బృహస్పతే తు ప్రజా వీరవంతో వయజ్ఞస్యామపదయోరగేణాం బృహస్పతే అదియతరియో అర్హాద్యుమద్విభాజక్రుతు వజ్జనేషు యద్వేతయత్సవదత్త ప్రజాదస్మానుద్రవిణం దేహి చిత్రం ఆనో మిత్రావరుణాధృతేర్గవ్యోతిముక్షతం మద్భారజాగం శుక్రతో ప్రభావాదితం దేవసేనానో గవ్యోతిముక్షతం కృతేన ఆనోజనే శ్రవయతయ్యవానాశ్రుతం మే మిత్రావరుణాహవేమ అగ్నిం వపూర్వ్యం గిరా దేవమీ దేవసూనాం సపర్యంత పురప్రియం మిత్రం నక్షేత్రసాధనం భక్షో దేవవతోరథశూరో వా వృత్సుకాశుచిత్ దేవానాయజమానయక్షత్యభేదయజ్వనోభువత్ నయజమానరిష్యసినదం వాహనదేవయో అసలత్రువీర్యముదత్యథాశ్వశ్రియం నకిష్టం కర్మణానసం న ప్రయోషం నయోషతి ఉపక్షరం త్రిసింహవోమయో భువయీజానం చ యక్షమాణం చ ధేనవః ప్రణంతం చ బపులం చ శ్రమస్య వో ఘృతస్య ధారాపయంతి విశ్వతః సోమారుద్రాగృహతం విషో జీవమీ వాజానో గజమా వివేశ ఆరే బాధేధాన్నిర్మితిం పదాచై కృతంచితేన ప్రముముక్తమాత్మద సోమారుద్రాయమేతాన్యన్వే విశ్వాదనోషు భేదజాని ధత్తం అవశ్యతం ముంచదయ్యన్నో అస్తి ధనోషు బద్ధం కృతమేనో అస్మద్ సోమాపూషణా జననారయీణా జననా దివో జననా పృథివ్యా జాతో విశ్వస్య భువనస్య లోకో దేవా అకృణ్వన్నమృతస్య నాభిం ఇమౌ దేవో జాయమానో జుషంతేమౌ తమాగుంసి గోహతామజుష్టా ఆభ్యామింద్ర పక్వభావ సంత సోమాపూషభ్యాం జనదు శ్రియాసు ఇది ప్రథమకాండ సమాప్తః. ద్వితీయకాండ ప్రారంభః. ఓం. శ్వేతమానభేదభూతికామా వాయుర్వే క్షేపిష్ఠా దేవతా వాయుమేవ స్వేన భాగధేయేనాపధావతి స దేవైనం భూతిం గమయతి భవత్యేవాతిక్షిప్రా దేవదేత్యాహుస్సైనమీశ్వరాత్మదహయేత్యేతమేవ సందరం వాయవే నియుత్వదారభేదయుద్వా అస్య ధృతిర్ధృత ఏవ భూతిమపయేత్య ప్రదాహాయ భవత్యేవ వాయవే నియుత్వదారభేదగ్రామగామా వాయుర్వాయుమా ప్రజానస్యోదానే నీయతే వాయుమేవ నియుత్వం సగస్వేన భాగధేయేనాపధావతి స ఏవాస్మై ప్రజానస్యోదానేయచ్చరిగ్రామ్యేవ భవతి నియుత్వదే భవతి ధ్రువా ఏవాస్మా అనవగాకరోతి వాయవే నియుత్వదానభేద ప్రజాగామ ప్రాణావై వాయుర బాణో నియప్రాణా బాణౌ ఖలు వాయేతస్య ప్రజాయా అపక్రామతో యోనం ప్రజాయేషం ప్రజాన్న విందతే వాయుమేవ నియుత్వం సగస్వేన భాగధేయేనాపధావతి ఏవాస్మై ప్రాణాబాణాభ్యాం ప్రజాం ప్రజనయతి విందతే ప్రజాం వాయవే నియత్వదానభేదజ్యోగామయా వే ప్రాణో వై వాయురబాణో నియప్రాణాబాణౌ ఖలు వాయేతస్మాదపక్రామతోయోగామయతి వాయుమేవ నియత్వం సగస్వేన భాగధేయేనాపధావతి ఏవాస్మిన్ ప్రాణాపానోదృహాచ్యుదయేదాద్భవతి జీవత్యేవ ప్రజాపచర్వాదమేకాలే స్వకామయత ప్రజా ప్రజోన్సృజేయేతి స ఆత్మనాభవాముదక్షిదత్తామగ్నో ప్రాగృహాత్తదోజస్తో పరస్తన భగత్తగ్రస్వాయీ దేవతాయా ఆలభదయతో వైధ ప్రజా పశూనసృజతయ ప్రజాగామ పశుకామస్యాశ్రయేదం ప్రజాపత్యమజంతో పరమానభేద ప్రజాపతి వేవక్తేన భాగధేయేనాపధావతి ఏవాస్మై ప్రజాం పశూన్ ప్రజనయత్స్వశృణత్తృణాగం రూపయ్యత్తో బలప్రదశ్వాన్యదన్యతో దంతగ్రభాంగ్యదవ్యాయుషభాస్తదవీనాంగ్యదజస్తదజానామేతావంతో వై గ్రామ్యాస్పదవస్తాన్ రూపేణైవావరుంధే సోమా పౌష్ణం వైదమానభేద పశుకామోద్గౌ వా అజాయేస్తనౌనానైవ ద్వావభిజాయే దేవోర్జం పుష్టిం తృతీయ స్వామా భూషణ వేవ స్వేన భాగధేయేనాపధావతి వేవాస్మే పశూన్ ప్రజనయత స్వభావేరేతోధా పూషా పశూనా ప్రజనయత సోమయేవాస్మైరే తోదసాది పూషా పశూన్ ప్రజనయత్యౌదంబరయోపభవత్యోర్గ్వాహుదంబరూర్పదూర్జైవాత్మావోర్జం పశూనవరుంధే ప్రజాపతిప్రజాధృతాస్మాత్సృష్టా పరాజీరాయంతావరుణమగచ్చందాన్వేత్తా పునరయాచదాస్మైన పునరదాత్స్వరేవరమృణే పాపమేవేహేతిపాదాంబరమానభరసేకశితిపాదభవద్యోవరుణగ్రహీతస్యాచ్చేదం వారుణం కృష్ణమేకశితిపాదమానభేదవరుణమేవ స్వేన భాగధేయ నాపధావతి ఏవైనం వరుణపాదాన్ముంచతి కృష్ణయేకశిపాధవతి వారుణాచేత దేవతయాదమధ్యేవర్భావదాసోర్జంతమదావిధ్యస్మై దేవా ప్రాయశ్చిత్తిమయచ్చంతస్వయప్రథమం తమోపాఘ్నాం సా విష్ణావిరభవద్యీయకం సా ఫల్గునీయ తృతీయకం సా ఫలక్షీరభ్యస్తాదపాకందాం సాగర్భసాదమభవత్యే దేవా అబ్రవందేవ పశుర్వా అయమం సమభూత్ కస్మా ఇవ ఆలప్స్యామహ యజ్ఞ సవేత కల్పా పృథివ్యా వేదజాతా పోషదయత్తామ భూమిం వశామాదిత్యేభ్యకామాయాలసంజతతో వా ప్రసత పృథివ్యజాయంతౌషధయో యః కామయేద ప్రత్యయ పశుభిప్రజయాజాయేతామమిం వశామాదిత్యేభ్యకామాయాలభేదాదిత్యానేవ కా భక్తిస్వేన భాగధేయేనాపధావతిమయేనం ప్రథయంతి పశుభ్యప్ర ప్రజయా జనయంత్యసావాదిత్యోహమ్యరోజతస్మై దేవా ప్రాయశక్తిమై ఆలభంతాగ్నేయేంద్రేగశ్వేతాంబారహస్పత్యాంతాభిరేవాస్మిన్ ఉపధావజితాస్మిన్ బ్రహ్మవర్చసందే బ్రహ్మవర్చస్వసంధారాగ్నేయే కృష్ణగ్రీవీమానభేదగ్రేష్మే మధ్యంతి నేతగం హితామయేంద్రేగం సరద్యపరాణ్యేష్ేతాంబారహస్పత్యాంద్రేణి వా ఆదిత్యస్య తేజాగం శివసంతా ప్రాతగ్రేష్మే మధ్యంతి నే సరద్యపరాణ్యయావం దేవతేజాగం హితాన్యేవారుంధే సంవత్సరం వర్యాలభ్యంతే సంవత్సరే బ్రహ్మవర్చసస్య ప్రదాతా సంవత్సర ఏవాస్మే బ్రహ్మవర్చసం ప్రయచ్చతి బ్రహ్మవర్చస్యేవ భవతి గర్భిణయో భవంతి ప్రియం వై గర్భైంద్రియమేవాస్మిన్ దశతి సారస్పతి మే జీవానభేదేశ్వరో వాచోపదితో సన్వాచన్నవదేద్వాగ్వై సరస్పతి మే వస్తేన భాగధేనోపధావతి దైవాస్మిన్ వాచం దధాది ప్రవచితా వాచోభవత్యపన్నదతి భవతి తస్మాన్మనుష్యాచం వదంజాయం కృష్ణగ్రే భవానభేద సౌమ్యం బభ్రం జోగామయాజ్ఞం వాహేత శరీరం గచ్చరితో భగం రథో యోగామయత్యగ్నేవాస్యరీరం నిష్కేనాదిశోమాదయీరాభవీవ సౌమ్యం బభ్రుమానభేదాజ్ఞేయం కృష్ణగ్రే ప్రజాకామస్వామో వైరే దోధాగ్ర ప్రజానాం ప్రజనయేతాదోమయేవాస్మైరేతోదధాస్తజ్ఞ ప్రజాం ప్రజనయసి విందజే ప్రజామాజ్ఞేయం కృష్ణగ్రీవమానభేదసౌమ్యం బభ్రయ్యోగ్రామణో విద్యా మనోక్షణ విరోచేయజ్ఞేయో భవతి దశాయత్సౌమ్యో బ్రహ్మవత్సంతేన కృష్ణగ్రీవాజ్ఞేయో భవతి తమయేవాస్మాదవహంతి శ్వేతో భవతి ఋషమేవాస్మిన్ దశాది భభ్రసౌమ్యో భవతి బ్రహ్మవత్సమేవాస్మిన్ దృశ్యాజ్ఞేయం కృష్ణగ్రీవమానభేద సౌమ్యం బభ్రుమాజ్ఞేయం కృష్ణగ్రీవం పురోధాయాజ స్పర్ధమానాజ్ఞేయో వీర్బ్రాహ్మణ సౌమ్యో రాజన్యాభిత సౌమ్యమాజ్ఞేయో భవదస్తేజసైవ బ్రహ్మణో భయదో కాష్ట్రం పరిగృహ్ణాచే కథా సమావంటే పురయేనందధతే దేవాగురాలేషు లోకేష్పస్పర్ధం దశలేతం విక్తర్వామనవశ్యత్యగ్స్వాజై దేవతాయాలభజతతో వై స ఇమాన్ లోకానభ్యజయద్భైష్ణవం వా మనమానభేద స్పర్ధమానా విష్ణురేణ భూత్రేమాన్ లోకానభిజయతి విషమానభేద విషమాయి మహీమే లోకాః సమర్థ్యా ఇంద్రాయమన్యమదే వనస్పదే నామం ప్రాసంగమానభేద సంగ్రామే దయ్య ఇంద్రేణ వై మన్యమనసా సంగ్రామం జయతేంద్రమేవన్యమందనస్పందన భాజేమాపధావతి సేవాస్మిన్నింద్రియం మన్యం మనో దాయం సంగ్రామమింద్రాయ మరుత్పదేవస్య సక్షమానభేద గ్రామకామైంద్రమేవ మరుత్పందన భాగధేయేనోపధావతి సేవాస్మై జాతాం ప్రయచ్చతి గ్రామ్యేవ భవతి యతి నభస్తేనైంద్రోయ ప్రత్యేన మారుత సమర్థే పశ్చాత్తి పశ్చాదన్వధాయిని విశంకరోతి సౌమ్యం బభ్రుమాలభేతాన్న కామ సౌమ్యం వా అన్నగుం సోమమేవస్యేన భాగధేయేనాపధావదిశయేనాత్మాన్నం ప్రయచ్చత్యన్నాదయేవభవతేతద్వా అన్నస్య రూపకం సమర్థే సౌమ్యం బభ్రుమాలభేదయమలగం రాజ్యాయతంతకం రాజ్యన్వాపనమే సౌమ్యం వై రాజ్యం సోమమేవస్యేన భాగధేయేనాపధావదిశ ఏవాస్మై రాజ్యం ప్రయచ్చత్యుపైనకం రాజ్యన్నమది భవత్యేతద్వై సోమస్య రూపకం సమర్థ్యాంద్రాయ వృత్రసురేణ రామం ప్రాసంగమానభేదగతశ్రే ప్రతిష్టాకామ పాత్మానమేవ వృత్రం దేత్వా ప్రతిష్టాం గచ్చతేంద్రాయాభిమానిఘ్నేన రామం ప్రాసంగమానభేదయ పాత్మనాగహేతస్యాత్మాత్మా వా అభిమానిరింద్రమేవాభిమానిహస్తేన భాగభేదేనోపధావతిశయేవాస్మా పాత్మానమభివాజం ప్రణుతులైంద్రాయ వజ్రిణే లలామం ప్రాజంగమాలభేదయమలగం రాజ్యాయ సంతకం రాజ్యన్నాపణమేదింద్రమేవ వజ్రిణగ్రస్తేన భాగధేయేనోపధావతిశయేవాస్మై వజ్రం ప్రయచ్చతి సరేణం వజ్రభూత్యాయింధముపైనం రాజ్యన్నమతి లలామ ప్రాజంగోభవత్యేతత్వై వజ్రస్య రూపం భవద్భ్యై.